بسم الله الرحمن الرحيم تنزيل الكتاب من الله العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడు మహావివేకవంతుడు అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది. ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا ليقربونا إلى الله زلفى إن الله يحكم بينهم فيما هم فيه يختلفون إن الله لا يهدي من هو كاذب كفار ఓ ప్రవక్త, మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము, కనుక నీవు ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకిస్తూ అల్లాకు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త, ధర్మం ప్రత్యేకంగా అల్లాకు చెందిన హక్కు మాత్రమే. ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు తమ ఈ చర్యకు కారణంగా వారు మమ్మల్ని అల్లా వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము అని అంటారు. అల్లాహ్ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాది సత్యధిక్కారి అయిన ఏ వ్యక్తికి అల్లాహ్ సన్మార్గం చూపడు. لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه هو الله الواحد القهار خلق السماوات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ألا هو العزيز الغفار وكبيلا الله يورينا ترى كمارنغا چيسوكو دلسته తన సృష్టిలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఆయన అల్లాహ్ ఒక్కడే, అందరిపై ఆధిక్యం కలవాడు. ఆయన ఆకాశాలను భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయనే పగటిని రేయితోనూ రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు సంచరిస్తూ ఉంటుంది. తెలుసుకోండి, ఆయన మహాశక్తివంతుడు మరియు మన్నించేవాడును. خلقكم من نفس واحدة ثم جعل منها زوجها وأنزل لكم من الأنعام ثمانية أزواج يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق ظلمات ثلاث ذلكم الله ربكم له الملك لا إله إلا هو فأنى تصرفون మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించిన వాడు ఆయనే. తిరిగి ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంటను సృజించాడు. ఇంకా ఆయనే మీ కొరకు పశువులలో 8 మగ ఆడ జాతులను సృష్టించాడు. ఆయన మీ తల్లుల గర్భాలలో 3 చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు. ఈ కార్యాలు నిర్వహించే ఈ దేవుడే మీ ప్రభువు. సృష్టి సామ్రాజ్యం ఆయనదే. ఆయన తప్ప మరొక దేవుడు ఎవడూ లేడు. అలాంటప్పుడు మీరు ఎలా మరలింపబడుతున్నారు? وَإِن تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَى ثُمَّ إِلَى رَبِّكُمْ مَرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ. وَكَذَلِكَ మీరు తిరస్కార వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ మీ అక్కర ఎంతమాత్రం లేనివాడు. కాని ఆయన తన దాసులు తిరస్కార వైఖరిని అవలంబించటాన్ని ఇష్టపడడు. ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలిపితే దాన్ని ఆయన మీ కొరకు ఇష్టపడతాడు. బరువు మోసేవాడెవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరూ మీ ప్రభువు వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు ఆయన మీకు మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో తెలుపుతాడు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ قل تمتع بكفرك قليلا إنك من أصحاب النار أمن هو قانت آناء الليل ساجدا وقائما يحذر الآخرة ويرجو رحمة ربه قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون إنما يتذكر أولو الألباب. మనిషి పైకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే అతడు తన ప్రభువు వైపునకు మరలి ఆయనను మొరపెట్టుకుంటాడు. తరువాత అతడి ప్రభువు అతడికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు అతడు గతంలో ఏ ఆపదను గురించి మొరపెట్టుకున్నాడో ఆ ఆపదను మరచిపోయి ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెడతాడు. ఈ విధంగా అతడు ప్రజలను కూడా అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాడు. ఓ ప్రవక్త, అతడితో కొన్నాళ్లపాటు నీ తిరస్కార వైఖరి ద్వారా ఆనందాన్ని అనుభవించు. చివరకు నీవు తప్పకుండా నరకానికి పోయేవాడివే అని చెప్పు. ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా? ఎవడైతే విధేయుడో, రాత్రి ఘడియలలో నమాజు చేస్తూ నిలబడతాడో, సజదాలు చేస్తాడో, పరలోకానికి భయపడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో? వీరిని అడుగు. తెలిసినవారు తెలియనివారు ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు. للذين أَحْسَنُوا فِي هَذِهِ الدُّنْيَا حَسَنَةً وَأَرْضُ اللَّهِ وَاسِعَةً إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, విశ్వసించిన నా దాసులారా, మీ ప్రభువునకు భయపడండి. ఈ లోకములో సద్వర్తనను అవలంబించేవారికి మేలు జరుగుతుంది. దేవుని భూమి విశాలమైనటువంటిది. ఓర్పు వహించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. قل إني أمرت أن أعبد الله مخلصا له الدين وأمرت لأن أكون أول المسلمين قل إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم قل الله أعبد مخلصا له ديني فاعبدوا ما شئتم من دونه قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا ذلك هو الخسران المبين لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله به عباده يا عباد فاتقون والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేయి అని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందరికంటే ముందు స్వయంగా నేను ముస్లిము అయిపోవాలని కూడా నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఇంకా ఇలా చెప్పు, ఒకవేళ నేను నా ప్రభువునకు అవిధేయత చూపితే నేను ఒక మహాదినము నాటి శిక్షను గురించి భయపడుతున్నాను. ఇలా కూడా చెప్పు, నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను. మీరు ఆయన దాస్యం తప్ప ఎవరెవరి దాస్యం చెయ్యదలచుకున్నారో చేస్తూ ఉండండి. ఇలా అను, ప్రళయం నాడు తమను తమ భార్యలను పిల్లలను నష్టంలో పడవేసుకునేవారే అసలైన దివాళాకోరులు. బాగా వినండి, స్పష్టమైన దివాళా అంటే ఇదే. వారి మీద నిప్పు గొడుగులు పైనుండి కూడా క్రమ్ముకుని ఉంటాయి, క్రింద నుంచి కూడా. ఈ పర్యవసానం గురించే అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. కనుక నా దాసులారా, నా ఆగ్రహం నుండి తప్పించుకోండి. దీనికి భిన్నంగా తాగూత్ దాస్యాన్ని విసర్జించి అల్లాహ్ వైపునకు మరలే వారికి శుభవార్త ఉన్నది. కనుక ఓ ప్రవక్త, మాటను శ్రద్ధగా విని అందులోని మంచి మంచి విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజెయ్యి. అల్లాహ్ సన్మార్గం చూపినవారు వీరే, విజ్ఞులు కూడా వీరే. لكن الذين اتقوا ربهم لهم غرف من فوقها غرف مبنية تجري من تحتها الأنهار وعد الله لا يخلف الله الميعاد ఓ ప్రవక్త శిక్షా నిర్ణయం రూఢి అయిపోయిన వ్యక్తిని ఎవడు రక్షించగలడు? అగ్నిలో పడిపోయిన వాణ్ణి నీవు రక్షించగలవా? అయితే తమ ప్రభువునకు భయపడుతూ ఉండేవారికి అంతస్తుపై అంతస్తుగా కట్టబడిన ఎత్తైన భవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَلَكَهُ يَنَابِيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعًا مُخْتَلِفًا أَلْوَانُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطَامًا إن في ذلك لذكرى لأولي الألباب أفمن شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية قلوبهم من ذكر الله మీరు గమనించారా? అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. తరువాత దానిని ఊటలు, చలమలు, నదుల రూపాలలో భూమిలో ప్రవేశింపజేశాడు. తరువాత ఈ నీటి ద్వారా ఆయన రకరకాల పంటలు పండిస్తున్నాడు. వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. ఆ తరువాత ఆ పంటలు పండి ఎండిపోతాయి. మళ్లీ అవి పసుపు రంగుగా మారిపోవడాన్ని మీరు చూస్తారు. చివరకు అల్లాహ్ వాటిని పొట్టుగా మార్చివేస్తాడు. యదార్థానికి ఇందులో బుద్ధిమంతులకు గుణపాఠము ఉంది. ఇక ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లాముకై తెరిచాడో, ఏ వ్యక్తి తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తున్నాడో, ఆ వ్యక్తి ఈ విషయాల నుండి ఏ గుణపాఠమూ నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా? అల్లాహ్ హితోపదేశం వల్ల ఎవరి హృదయాలు మరింత కఠినమైపోతాయో వారికి వినాశం ఉన్నది. వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వములో పడి ఉన్నారు. الله نزل أحسن الحديث كتابا متشابها مثاني تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء ومن يضلل الله فما له من هاد أفمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم تكسبون كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون فأذاقهم الله الخزي في الحياة الدنيا ولعذاب الآخرة أكبر అల్లాహ్ ఎంతో శ్రేష్టమైన వచనాన్ని అవతరింపజేశాడు. ఇది ఒకే పోలిక కలిగి ఉన్న భాగాలు కల గ్రంథం. ఇందులో విషయాలు మాటి మాటికి పునరుక్తం చేయబడినాయి. దానిని విన్నప్పుడు తమ ప్రభువునకు భయపడేవారి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. తరువాత వారి శరీరాలు వారి హృదయాలు మెత్తబడి అల్లాహ్ ధ్యానం వైపునకు మొగ్గుతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపని వాడికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. ఇక ప్రళయం నాడు శిక్ష యొక్క తీవ్రమైన దెబ్బను తన ముఖం మీద తినేవాడి దుస్థితిని గురించి నీవేమి అంచనా వేయగలవు? అటువంటి దుర్మార్గులతో ఇక మీరు సంపాదించిన దానిని రుచి చూడండి అని అనవడుతుంది. వారికి పూర్వం కూడా చాలామంది ప్రజలు ఇదే విధంగా తిరస్కరించారు. చివరికి వారిపైకి శిక్ష వారు ఊహించను కూడా లేనటువంటి దిశ నుండి వచ్చిపడింది. తరువాత అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలోనే అవమానాన్ని రుచి చూపించాడు. పరలోక శిక్ష అయితే దానికంటే కూడా ఎంతో తీవ్రమైనదిగా ఉంటుంది. అయ్యో, వారు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون إنك ميت وإنهم ميتون ثم إنكم يوم القيامة عند ربكم تختصمون. మేము ఈ ఖురానులో ప్రజల కొరకు రకరకాల దృష్టాంతాలను ఇచ్చాము. వారు స్పృహలోనికి వస్తారేమో అని. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురానులో ఎలాంటి వక్రత లేదు. వారు తమను చెడు పర్యవసానం నుండి కాపాడుకుంటారేమో అని. అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని తమ తమ వైపునకు లాగే సంస్కారహీనులైన యజమానులు అనేక మంది ఉన్నారు. మరొక వ్యక్తి ఉన్నాడు. అతను పూర్తిగా ఒకే యజమానికి బానిసగా ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఒకటే అవుతుందా? అల్హమ్దులిల్లాహ్, స్తోత్రం కేవలం అల్లాకే. కాని చాలామంది అజ్ఞానంలో పడి ఉన్నారు. ఓ ప్రవక్త, నీవు మరణిస్తావు, వారు మరణిస్తారు. చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు. بسم الله الرحمن الرحيم فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في جهنم مثوى للكافرين والذي جاء بالصدق وصدق به أولئك هم المتقون لهم ما يشاءون عند ربهم ذلك جزاء المحسنين ليكفر الله عنهم أسوأ الذي عملوا ويجزيهم أجرهم بأحسن الذي كانوا يعملون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎవడు అల్లాకు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్ధమని దానిని తిరస్కరిస్తాడో, అతడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారికి నరకములో స్థానమేమీ లేదా? సత్యాన్ని తీసుకువచ్చిన వ్యక్తి, అది సత్యమని అంగీకరించిన ప్రజలు మాత్రమే శిక్ష తప్పించుకుంటారు. వారికి తమ ప్రభువు వద్ద వారు కోరుకునేదంతా లభిస్తుంది. ఇది సత్కార్యాలు చేసేవారికి దొరికే ప్రతిఫలం. వారు చేసిన అత్యంత ఘోరమైన పనులను అల్లాహ్ వారి లెక్క నుండి తీసివెయ్యటానికి, వారు చేసిన ఎన్నో మంచి పనులకు గాను వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి. ومن يهد الله فما له من مضل أليس الله بعزيز ذي انتقام ولئن سألتهم من خلق السماوات والأرض ليقولن الله قل أفرأيتم ما تدعون من دون الله إن أرادني الله بضر هل هن كاشفات ضره أو أرادني برحمة هل هن ممسكات رحمته قل حسبي الله عليه يتوكل المتوكلون قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم إنا أنزلنا عليك الكتاب للناس بالحق فمن اهتدى فلنفسه ومن ضل فإنما يضل عليها وما أنت عليهم بوكيل. أو پروكتا الله تنا داسونيكي سريپوڑا వారు ఆయనను గురించి కాక ఇతరులను గురించి నిన్ను భయపడుతున్నారు. వాస్తవానికి అల్లాహ్ దారి తప్పించేవాడికి దారి చూపేవాడెవడూ లేడు. ఆయన దారి చూపేవాడిని దారి తప్పించేవాడు కూడా ఎవడూ లేడు. అల్లాహ్ మహాశక్తిమంతుడు, ప్రతీకారం చేసేవాడూ కాడా? ఒకవేళ నీవు వారిని భూమ్యాకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే వారే స్వయంగా అల్లాయే అని అంటారు. వారిని ఇలా అడుగు, యదార్థం ఇదైనప్పుడు ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే మీరు అల్లాను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయమేమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లాహ్ ఒక్కడే చాలు. నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు, నా జాతి ప్రజలారా, మీరు మీ ఇష్టం ప్రకారం మీ పనులు చేస్తూ ఉండండి. నా పనేదో నేనూ చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎవరి మీదకు అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో, ఇంకా ఎవరికి ఎన్నడూ తొలగిపోని శిక్ష లభిస్తుందో. ఓ ప్రవక్త, మేము మానవులందరి కోసం ఈ సత్య గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఇక ఎవడు రుజుమార్గాన్ని అవలంబిస్తాడో అతడు తన మేలు కోసమే అలా చేస్తాడు. ఎవడు మార్గం తప్పుతాడో ఆ మార్గం తప్పటమనే కీడుకు అతడే బాధ్యుడు అవుతాడు. నీవు వారికి బాధ్యుడవు కావు. الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي قضى عليها الموت ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون أم اتخذوا من دون الله شفعاء قل أولو كانوا لا يملكون شيئا ولا يعقلون قل لله الشفاعة جميعا له ملك السماوات والأرض ثم إليه ترجعون మరణ సమయంలో ఆత్మలను వశపరచుకునేవాడు అల్లాయే. ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరచుకుంటాడు. ఆయన ఎవడి విషయంలో మరణ నిర్ణయం అమలు చేస్తాడో దానిని అతడి ఆత్మను ఆపి ఉంచుతాడు. మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు. ఆలోచించేవారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారు ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారికి ఇలా చెప్పు, వారికి కించిత్తు అధికారం ఉన్నా లేకపోయినా, వారికి అవగాహన ఉన్నా లేకపోయినా వారు సిఫారసు చేయగలరా? ఇంకా ఇలా అను, సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉన్నది. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయనే. తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. وإذا ذكر الله وحده اشمأزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر الذين من دونه إذا هم يستبشرون قل اللهم فاطر السماوات والأرض عالم الغيب والشهادة عالم الغيب والشهادة أنت تحكم بين عبادك فيما كانوا فيه يختلفون ولو أن للذين ظلموا ما في الأرض جميعا ومثله معه لافتدوا به من سوء العذاب يوم القيامة وَبَدَا لَهُمْ مِنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ఒక్క అల్లాను గురించి మాత్రమే ప్రస్తావించటం జరిగినప్పుడు పరలోకం పట్ల విశ్వాసం లేని వారి హృదయాలు బాధపడతాయి. ఆయనను తప్ప ఇతరులను గురించి ప్రస్తావించటం జరిగినప్పుడు యకాయకి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. ఇలా అను, దైవమా, భూమ్యాకాశాలకు సృష్టికర్త, గోచర అగోచరాలను ఎరిగినవాడా, నీవే నీ దాసుల మధ్య వారు విభేదిస్తూ ఉన్న విషయం గురించి తీర్పు చేస్తావు. ఒకవేళ ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న మొత్తం సంపద ఉంటే ఇంకా అంతే సంపద కూడా ఉంటే వారు ప్రళయం నాటి దారుణ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఈ మొత్తం సంపదను పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అక్కడ అల్లాహ్ తరఫు నుండి వారి ముందుకు వారు ఎన్నడూ ఊహించి కూడా ఉండనిదంతా వస్తుంది. అక్కడ తమ సంపాదన యొక్క దుష్ఫలితాలన్నీ వారికి స్పష్టంగా తెలిసిపోతాయి. వారు ఎగతాళి చేస్తూ వచ్చినదే వారిని చుట్టుముట్టుతుంది. قال إنما أوتيته على علم بل هي فتنة ولكن أكثرهم لا يعلمون قد قالها الذين من قبلهم فما أغنى عنهم ما كانوا يكسبون فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا وما هم بمعجزين أولم يعلموا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في ذلك لآيات لقوم يؤمنون ఈ మానవుడే తనకు కొంచెం కష్టం కలిగినప్పుడు మాకు మొరపెట్టుకుంటాడు. మేము అతనికి మా తరఫు నుండి అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు నాకు ఉన్న జ్ఞానం కారణంగానే ఇది నాకు ఇవ్వబడింది అని అతడు అంటాడు. కాని అది కాదు, ఇది ఒక పరీక్ష. అయితే వారిలో చాలామంది ఎరుగరు. ఈ మాటనే వారికి పూర్వం గతించిన వారు కూడా అన్నారు. కాని వారు సంపాదించినదేదీ వారికి ఏ విధంగానూ పనికిరాకుండా పోయింది. తరువాత తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను వారు అనుభవించారు. వారిలోని దుర్మార్గులు త్వరలోనే తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను అనుభవిస్తారు. వారు మమ్మల్ని అశక్తులుగా చేయలేరు. అల్లాహ్ తాను కోరిన వారికి ఉపాధిని అపరిమితంగా ఇస్తాడని, తాను కోరిన వారికి ఉపాధిని పరిమితంగా ఇస్తాడని వారికి తెలియదా? ఇందులో విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا تنصرون واتبعوا أحسن ما أنزل إليكم من ربكم من قبل أن يأتيكم العذاب بغتة من قبل أن يأتيكم العذاب بغتة وأنتم لا تشعرون أن تقول نفس يا حسرة على ما فرطت في جنب الله وإن كنت لمن الساخرين أو تقول لو أن الله هداني لكنت من المتقين أو تقول حين ترى العذاب لو أن لي كرة فأكون من المحسنين بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم مثوى للمتكبرين وينجي الله الذين اتقوا بمفازتهم لا يمسهم السوء ولا هم يحزنون او ప్రవక్త ఇలా అను మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు ఆయన క్షమించేవాడు కరుణించేవాడును మీమీదకు శిక్ష రాకమునుపే మీకు ఎవరి నుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడకమునుపే మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి మీకు తెలియకుండానే మీమీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే మీ ప్రభువు పంపిన గ్రంథంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి తరువాత ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా అల్లా విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను పైగా నేను ఎగతాళి చేసేవారిలో చేరిపోయాను లేదా అయ్యో అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి లేదా శిక్షను చూసి అయ్యో నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును నేను కూడా సత్కార్యాలు చేసేవారిలో కలిసిపోతాను అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు లేదు నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి కాని నీవు వాటిని తిరస్కరించావు విర్రవీగావు నీవు అవిశ్వాసులలోని వాడవు ఈనాడు అల్లాకు అసత్యాన్ని ఆపాదించిన వారి ముఖాలు ప్రళయమునాడు నల్లగా మారిపోవడాన్ని నీవు చూస్తావు నరకములో గర్విష్ఠులకు సరిపోయే స్థలం లేదా దీనికి భిన్నంగా ఇక్కడ అల్లాకు భయపడిన వారికి వారి సాఫల్యానికి దోహదం చేసిన కారణాల వల్ల అల్లాహ్ ముక్తిని ప్రసాదిస్తాడు వారికి ఏ కష్టమూ కలగదు వారికి ఎలాంటి విచారమూ ఉండదు له مقاليد السماوات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون قل أفغير الله تأمروني أعبد أيها الجاهلون ولقد أوحي إليك وإلى الذين من قبلك لئن أشركت ليحبطن عملك ولتكونن من الخاسرين بل الله فاعبد وكن من الشاكرين ప్రతి వస్తువును సృష్టించినవాడు అల్లాయే ప్రతి వస్తువునకు సంరక్షకుడు కూడా ఆయనే భూమిలో ఆకాశాలలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి అల్లాహ్ వాక్యాలను తిరస్కరించేవారే నష్టానికి గురి అయ్యేవారు ఓ ప్రవక్త వారితో ఇలా అను అయితే ఓ మూర్ఖులారా అల్లాను కాదని మరొకరికి దాస్యం చేయమని మీరు నాకు చెబుతున్నారా ఈ విషయాన్ని నీవు వారికి స్పష్టంగా చెప్పు ఎందుకంటే నీ వద్దకు నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకు ఇలా వహీ పంపబడింది. ఒకవేళ మీరు షిర్కు బహుదైవారాధన చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి, మీరు నష్టానికి గురి అవుతారు. కనుక ఓ ప్రవక్త, నీవు కేవలం అల్లాను మాత్రమే ఆరాధించు, కృతజ్ఞులై ఉండే దాసులలో చేరిపో. وما قدر الله حق قدره والأرض جميعا قبضته يوم القيامة والسماوات مطويات بيمينه سبحانه وتعالى عما يشركون ونفخ في الصور فصعق من في السماوات ومن في الأرض إلا من شاء الله ثم نفخ فيه أخرى فإذا هم قيام ينظرون وأشرقت الأرض بنور ربها ووضع الكتاب وجيء بالنبيين والشهداء وقضي بينهم بالحق وهم لا يظلمون ووفيت كل نفس ما عملت وهو أعلم بما يفعلون వారు అల్లాను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించనే లేదు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, ప్రళయం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలులో ఉంటుంది, ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కుకు ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆ రోజున శంఖం పూరించబడుతుంది, ఆకాశాలలో భూమిలో ఉన్నవారు అందరూ చచ్చి పడిపోతారు. అల్లాహ్ సజీవంగా ఉంచదలుచుకున్నవారు తప్ప. తరువాత రెండోసారి శంఖం పూరించబడుతుంది, అప్పుడు ఒక్కసారిగా అందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. భూమి తన ప్రభువు యొక్క తేజస్సుతో వెలిగిపోతుంది, కర్మల చిట్టా తీసుకురాబడుతుంది, దైవ ప్రవక్తలు సాక్షులు అందరూ హాజరుపరచబడతారు, ప్రజలకు సరిగ్గా న్యాయంగా తీర్పు చేయబడుతుంది, వారికి ఎలాంటి అన్యాయమూ జరగదు, ప్రతి ఆత్మకు అది చేసుకున్న కర్మల ప్రకారం పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేస్తున్నదంతా అల్లాకు బాగా తెలుసు. وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال لهم خزنتها ألم يأتكم رسل وقال لهم خزنتها ألم يأتكم رسل منكم يتلون عليكم آيات ربكم وينذرونكم لقاء يومكم هذا قالوا بلى ولكن حقت كلمة العذاب على الكافرين قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين ఈ తీర్పు తరువాత సత్యాన్ని తిరస్కరించిన వారు నరకం వైపునకు గుంపులు గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని ద్వారాలు తెరువబడతాయి. దాని కాపలాదారులు వారితో ఇలా అంటారు, స్వయంగా మీలో నుండే మీకు మీ ప్రభువు వాక్యాలను వినిపించి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని కూడా చూడవలసి వస్తుందని మిమ్మల్ని హెచ్చరించిన ప్రవక్తలు మీ వద్దకు రాలేదా? వారు అవును వచ్చారు, కాని శిక్షా నిర్ణయం అవిశ్వాసుల విషయంలో రూఢి అయిపోయింది అని సమాధానం చెబుతారు. ఇలా అనబడుతుంది, నరక ద్వారాలలో ప్రవేశించండి, ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది గర్విష్ఠుల నివాసం, చాలా చెడ్డ నివాసం. وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم فادخلوها خالدين وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء فنعم أجر العاملين. తమ ప్రభు పట్ల అవిధేయతకు దూరంగా ఉన్న వారిని బృందాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగుతుంది. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని తలుపులు ముందుగానే తెరువబడి ఉంటాయి. దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు, మీకు శాంతి కలుగుగాక, మీరు చక్కగా ప్రవర్తించారు, ప్రవేశించండి ఇందులోకి శాశ్వతంగా ఉండేటందుకు. వారు ఇలా అంటారు, మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన, మమ్మల్ని భూమికి వారసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు. ఇక మేము స్వర్గంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాసం ఏర్పరచుకోగలము, కనుక సత్కార్యాలు ఆచరించేవారికి ఎంత మంచి ప్రతిఫలం. وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق وقيل الحمد لله رب العالمين. దైవ సింహాసనం చుట్టూ దైవదూతలు వలయంగా ఏర్పడి తమ ప్రభువును స్తుతించటాన్ని, ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ప్రజల మధ్య సక్రమంగా న్యాయంగా తీర్పు చేయటం జరుగుతుంది. స్తోత్రం కేవలం సకల లోకాలకు ప్రభువైన అల్లాకు మాత్రమే చెందుతుంది అని ప్రకటించబడుతుంది.